18.51 బుద్ధ్యా విశుద్ధయ యుక్తో ధృత్యా 2:2 తమానం నియమ్యచ శబ్దాదిన్ విషయం సరాగద్వేషౌ వ్యుదస్యచ. అనగా నిశ్చితమైన అనగా కపటము లేనటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధితో కూడియున్న పురుషుడు ధైర్యముతో కర్మ మరియు కరణముల సంఘాత రూపమైన ఆత్మను అనగా ఆత్మతో తాదాత్మ్యను చెందియున్న దేహమును సంయమించి అనగా తన స్వాధీనము నందుంచుకొని శబ్దాది విషయములను త్యజించి కేవలము శరీర స్థితి కొరకే అనగా శరీర పోషణ కొరకే అవసరమైన విషయములను గ్రహించుడు వాటిని మించి ఇతరమైన అనగా సుఖభోగములకు అవసరముగు విషయములనన్నింటినీ త్యజించి శరీర పోషణకు అవసరముగా వస్తువులందు గూఢ రాగద్వేషములను త్యజించి దాని తరువాత 18.52 వివిక్త సేవి లఫూసి యతవాక్కాయ మానస ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. వివక్త దేశమునందు నివసించువాడు అనగా అడవులు నదీతీరములు కొండగుహలు మొదలగు ఏకాంత ప్రదేశములందు నివసించు స్వభావము గలవాడు మరియు తేలికైన ఆహారమును భుజించువాడు ఏకాంత నివాసము తేలిక భోజనము ఈ 2 కూడా నిద్ర మొదలగు దోషములను నిర్వర్తించినవి గావున చిత్తమును నిర్మలము చేయుటకు హేతువులగుచున్నవి. అందువలన ఈ 2 అంతఃకరణ స్వచ్ఛతకు సాధనములగా తలంచబడుచున్నవి అనగా శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 171. మరియు మనస్సు వాక్కు మరియు దేహమును వశమునందుంచుకొనువాడే అనగా ఏ జ్ఞాన నిష్ఠుడైన యతి యొక్క దేహము మనస్సు మరియు వాక్కు ఈ మూడింటిని జయించినవారు వియతవాక్కాయ మానస అని అనబడుదురు. ఈ విధముగా సర్వేంద్రియములను కర్మల నుండి విడిచేసి మరియు నిత్యము ధ్యానయోగమునందు లీనమై యుండువాడగునో ఆత్మస్వరూపమును గురించి మనస్సునందు విచారించుచుండుటను అనగా మననము గావించుచుండుటను ధ్యానమందురు మరియు ఆత్మేందు చిత్తమును లగ్నము చేసి యుంచుటను యోగమందురు. ఈ 2 అనగా మననము యోగము ప్రధానముగా ఎవని నిత్యకర్మలే యుండునో ఆతని ధ్యానయోగ పరాయణుడు అని అందురు. ఇచ్చట నిత్యానుశబ్దము మంత్రములు జపములు మొదలగు ఇతర కర్తవ్యములు లేకుండుటకుగాను ప్రయోగించబడినది మరియు ఈ లోకము మరియు పరలోకమునకు సంబంధించిన భోగములయందు తృష్ణ అనగా ఆసక్తి అనగా కోరిక లేకుండుటను వైరాగ్యమందురు. అట్టి వైరాగ్యమును ఆశ్రయించి అనగా సర్వకాల సర్వావస్థలయందును వైరాగ్య భావ సంపన్నుడైయుండువాడు. మరియు 18.53 అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమహశాంతో బ్రహ్మభూయాయ కల్పతే అనగా అహంకారము బలము మరియు దర్పము అనగా గర్వమును త్యజించి దేహము మరియు ఇంద్రియములయందు అహంభావము అనగా అవియే నేను అనుభావము కలిగియుండుట అహంకారమనబడును. కామము అనగా కోరికలు మరియు ఆసక్తితో కూడియున్న ఏ సామర్థ్యము కలదో దానిని బలమందురు. ఇచ్చట దేహాదులకు సంబంధించిన సామర్థ్యమును బలమని చెప్పుటలేదు. ఏలైనా అది స్వాభావికమైనది, అందువలన దానిని త్యజించుట సాధ్యపడదు. హర్షము అనగా సంతోషము వలన మరియు ధర్మమును ఉల్లంఘించి అనగా త్రోసిపుచ్చినప్పుడు కలుగు ఏ గర్వము ఉండునో దానినే దర్పము అని అందురు. అట్లేలైన స్మృతి గ్రంథములయందు హృష్ణో ద్రుప్యతి దృష్టో ధర్మమతిక్రామతి అనగా హర్షముతో కూడియున్న మనుష్యుడు దర్పమును ప్రదర్శించును దర్పమును ప్రదర్శించువాడు ధర్మమును ఉల్లంఘించును అనగా అతిక్రమించుచుండును మరియు కోరికనే కామమందురు ద్వేషమునే క్రోధమందురు. ఈ రెంటినీ అనగా కామ క్రోధములను మరియు పరిగ్రహమును అనగా గ్రహించుటను కూడా త్యజించి అనగా ఇంద్రియములు మరియు మనస్సునందుండు దోషములను పరిత్యజించిన తరువాత కూడా శరీర ధారణను గురించిన ప్రసంగముచే లేక ధర్మానుష్ఠాన నిమిత్తముగా ఏ బాహ్య వస్తువు సంగ్రహము ప్రాప్తించునో వాటిని కూడా పరిత్యజించి శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 172 మరియు పరమహంస పరివ్రాజకుడు సంపూర్ణ సన్యాసి అయి మరియు దేహజీవన మాత్రమునందు కూడా మమత్వము లేనివాడై మరియు అందువలననే ఎవడు శాంతుడై ఈ విధముగా ఎవడు సర్వవిధ శ్రమలు కర్మలు లేనివాడై జ్ఞాననిష్ఠుడై యుండునో అతడు బ్రహ్మరూపుడుగా యుండుటకు యోగ్యత గలవాడగును. ఈ క్రమముననుసరించి 18.54 బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అనగా బ్రహ్మను పొందినట్టి పురుషుడు అంతఃకరణము ఆనందముతో నిండియున్నవాడై అనగా ఆధ్యాత్మ ప్రసాదమును పొందిన పురుషుడు ఎన్నడును శోకించడు మరియు ఎటువంటి వస్తువును పొందవలయనను కోరిక లేకయుండును. అనగా అతని వద్దనున్న వస్తువు ఏదైనా పగిలిపోయినను తగులబడిపోయినను నీటియందు కొట్టుకుని పోయినను లేక దొంగలు లేక ఇతరులు పట్టుకుపోయినను ఒక్క మాటలో అతనికి ఎటువంటి నష్టముగాని కష్టముగాని కలిగినను ఏ విధమైన దుహఖమును పొందడు. ఎటువంటి వస్తువును తనకు కావలేనని కోరడు. నశోచతి నకాంక్షతి అను పదము ద్వారా బ్రహ్మతత్వమును పొందియున్నట్టి పురుషుని యొక్క స్వభావమును గురించి సంక్షిప్తముగా చెప్పబడినది. ఏలేనా బ్రహ్మవేత్తయందు లభించని వస్తువుల పట్ల ఆకాంక్ష ఏర్పడదు. అట్లుగాక నకాంక్షతికి బదులుగా నహృష్యతి అని పాఠభేదము చేసుకొనవలయును. మరియు ఎవడు సర్వభూతములందును సమానముగా వ్యాపించియున్నాడో అనగా ఏ మహాత్ముడు తనయందు వలెనే సమస్త భూతములయందును సుఖదుహఖములను సమముగా చూచునో ఈ వాక్యమునందు ఆత్మను సమభావముతో చూచుటయని చెప్పబడలేదు. అట్లేలైనా అదైతే భక్త్యామామభిజానాతి అను పదము ద్వారా రాబో శ్లోకమునందు చెప్పబడును. అటువంటి జ్ఞాననిష్ఠుడైన పురుషుడు పరమేశ్వరుడనైన నా యొక్క భజన రూపమైన పరాభక్తిని సులభముగా పొందును. అనగా చతుర్విధ భజంతేమా చు గీత 7.16 అను వాక్యమునందు ఏ చతుర్థ భక్తి చెప్పబడినదో దానిని పొందును. అటు తరువాత ఆ జ్ఞాన లక్షణములు కలిగియున్న మహాత్ముడు 18.55 భక్త్యా మామభిజానాతి యావా నిశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం ఆ భక్తి ద్వారా నేనెంతటివాడనో మరియు ఎట్టివాడనో అదంతయు తత్వము ద్వారా తెలుసుకొనును. అభిప్రాయమేమన నేను ఎంతటివాడనో అనగా ఉపాధులయందు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 173 వ్యాపించుట ద్వారా ఆ విస్తార భేదముతో ఎంతటివాడనో మరియు నేనెవ్వడనేయున్నానో అనగా నిజముగా సమస్తమైన ఉపాధి భేదములు లేనివాడనే సర్వోత్తమ పురుషుడనే మరియు ఆకాశము వలె సర్వవ్యాపకుడనే నేనున్నానో ఆ అద్వైత మరియు వయోభేద మేయుంగని జన్మమరణములు లేని భయరహితుడనై యున్న మరియు శాశ్వతుడనైన నన్ను తత్వతః అనగా నా తత్వమును గుర్తించును. నన్ను ఈ విధముగా అనగా తత్వరూపముగా ఎడిందిన ఆ క్షణమునందే నా యందు ప్రవేశించును అనగా నా రూపమునే పొందును. ఈ శ్లోకమునందు జ్ఞాత్వా విశతే తదనంతరం అను వాక్యము ద్వారా జ్ఞానము మరియు దానిని పొందిన తరువాత జరుగు ప్రవేశ క్రియ ఈ రెండు అవస్థలు లేక క్రియలు వేరు వేరు అర్థములను లేక స్థితులను కలిగిలేవు. అవి మరి ఎట్లున్నవన్నచో ఫలభేదము లేనట్టి జ్ఞానము మాత్రమే వివక్షత కలిగియున్నది. ఏలేనా క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి చూ గీత 13.1 అనగా క్షేత్రజ్ఞునిగా కూడా నీవు నన్నుగానే దుంగుము అని చెప్పియున్నాడు. పూర్వపక్షము జ్ఞానము యొక్క ఏ పరానిష్ట అనగా పరిపూర్ణత గలదో దాని ద్వారా నన్ను గుర్తించుము అని చెప్పుట విరుద్ధముగా ఉన్నది. విరుద్ధముగా ఎట్లున్నదందురేమో అన్నచో, అజ్ఞాతకు ఎప్పుడు ఏ విషయము యొక్క జ్ఞానము కలుగునో అతడు అప్పుడే విషయమును ఎగుంగును. జ్ఞానము యొక్క ఆవృత్తి అనగా ఒకే జ్ఞానము మరల మరల కలుగుట ఎను జ్ఞాననిష్టతో పనియుండదు. అందువలన అతడు జ్ఞాని జ్ఞేయ పదార్థమును జ్ఞానము ద్వారా తెలుసుకొనడు. జ్ఞానవృత్తి రూపమైన జ్ఞాననిష్ట ద్వారా తెలుసుకొనును అని చెప్పుట పరస్పర విరుద్ధముగా ఉన్నది. సమాధానము, అందులో దోషమేమీ లేదు. ఏలైనా తన ఉత్పత్తి మరియు దాని పరిపక్వత కారణముగా కూడియున్న మరియు ఎటువంటి విరోధము లేనటువంటి జ్ఞానము తన యొక్క స్వరూపానుభవమునందు నిలిచియుండుటయే సహజము. ఆ నిశ్చయముగా నిలిచి ఉండుటనే నిష్ట అని చెప్పియున్నాము. అభిప్రాయమేమనా? జ్ఞానము యొక్క ఉత్పత్తి మరియు అది పరిపక్వతను పొందుటకుగాను ఏ విశుద్ధ బుద్ధి మరియు ఆమానిత్వాది సహాయక హేతువులు సాధనములు గలవో వాటన్నింటి సహాయముతోనూ మరియు శాస్త్రము మరియు ఆచార్యుని ఉపదేశము వలన కలిగినట్టి ఏ నేను కర్తను, ఇది నేను చేయవలసిన కర్మ మొదలగు కారకభేద బుద్ధి వలన కలిగిన సమస్త కర్మల యొక్క సన్యాస సహితముగా క్షేత్రజ్ఞుడు మరియు ఈశ్వరుని యొక్క ఏకత్వమునకు సంబంధించిన జ్ఞానము కలదో దాని యొక్క మరియు ఈశ్వరుని యొక్క అనుభవమునందు నిశ్చయముగా నిలిచి ఉండవలేయును. అట్లు నిలిచి ఉండుటనే పరా జ్ఞాననిష్ట అని అందురు. అటువంటి ఈ జ్ఞాననిష్టయే ఆర్తులు మొదలగు మూడు విధముల భక్తిని ఆధారముగా చేసుకుని నాల్గవ చతుర్థ పరాభక్తి అని చెప్పబడినది. ఆ జ్ఞాన నిష్ణారూపమైన శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 174 పరాభక్తి ద్వారా సాధకుడు భగవంతుని తత్వరూపముతో గ్రహించును. అట్లు గ్రహించగానే ఈశ్వరుడు మరియు క్షేత్రజ్ఞ విషయ రూపము వలన కలిగియున్న భేదబుద్ధి పూర్తిగా నివృత్తిని చెందును. అందువలన జ్ఞాన నిష్ణరూపమైన పరాభక్తిచే నన్ను గుర్తించును. అలా చెప్పుటయందు ఎటువంటి విరుద్ధ భావము లేదు. ఇలా ఒప్పుకొన్నందువలన వేదాంతము చరిత్ర మరియు పురాణములు మరియు స్మృతిరూపమైన సమస్తమైన నివృత్తి భావమును కలిగించు శాస్త్రములు మొదలగునవన్నీయు సార్థకములగును. అనగా వాటన్నిటి అభిప్రాయము అవిరోధముగా సిద్ధించును. ఆత్మతత్వమును గుర్తించినందువలన ఏ క్షణాత్రయము లోకేషణ విశ్లేషణ మొదలగు వాటియందు విరక్తుడై తిరిగి భిక్షాభావమును కలిగియుండును. పురుషార్థమును పొందుటకు అంతరంగ సాధనమై ఉన్నందున సన్యాసమే అన్ని విధములైన తపస్సుల కంటే మిన్న అనగా శ్రేష్టమైనదని చెప్పబడినది. సమన్యాసమొక్కటియే వాటినన్నింటినీ అధిగమించ సామర్థ్యము కలిగియున్నది. సర్వవిధ కర్మలను త్యజించుటకు మారు పేరే సన్యాసము. వేదములను మరియు ఈ లోకమును మరియు పరలోకమును గూడా పరిత్యజించి ధర్మాధర్మములను త్యజించి మొదలగు శాస్త్రవాక్యములు సన్యాసము యొక్క శ్రేష్ఠత్వమునకు ప్రమాణముగా ఎన్నో చెప్పబడియున్నవి. మరియు ఇచ్చటగూడా సన్యాసము యొక్క విశిష్టతను గురించి చెప్పు ఎన్నో వాక్యములు చెప్పబడియున్నవి. ఆ వాక్యములనన్నింటినీ వ్యర్థములేనవిగా తలంచుట సరికాదు. మరియు అర్థవాద రూపముగా తలంచుట కూడా సరికాదు. ఏలైనా అవి తమ తమ ప్రకరణములందు సార్థకములేయున్నవి. ఇంతేకాకుండా అంతరాత్మ యొక్క క్రియారాహిత్యత్వ రూపమునందు నిశ్చయ బుద్ధితో నిలిచియుండుట ఏ మోక్షమనబడుచున్నది. ఆ కారణము వలన గూడా ఇంతకు పూర్వము చెప్పిన మాటయే సిద్ధించుచున్నది. అట్లేలైనా తూర్పు సముద్రము పైకి వెళ్లగోర్చున్న వాని యొక్క మరియు అందులకు విరుద్ధముగా పడమర దిక్కున గల సముద్రము పైకి వెళ్లగోరు వాని వెంట పయనించుట సరియగు మార్గమనిపించుకొనబడదు. అంతరాత్మ విషయకమైన ప్రతీతిని గురించి నిరంతరము ఆలోచించినటువంటి తీవ్రతను అజ్ఞాననిష్ఠ యని అందురు. అది అనగా ఆ నిష్ఠ కర్మలతో కూడియుండుటపై సముద్రయాన ఉదాహరణము వలె అత్యంత విరుద్ధము. ప్రమాణవేత్తలైన వారలు పర్వతము మరియు ఆవగింజకు గల భేదముతో సమానమైనదని నిర్ణయించియున్నారు. కావున సర్వకర్మ సన్యాస పూర్వకముగానే జ్ఞాననిష్ట కలిగియుండవలేనని సిద్ధించినది అనగా నిర్ణయమైనది. తన కర్మల ద్వారా భగవంతుని పూజించుట రూపముగా తలంచబడుచున్న భక్తియోగము యొక్క సిద్ధి అనగా ఫలము జ్ఞాననిష్టను కలిగియుండుటకు యోగ్యతను కలిగించు సాధనము. భక్తియోగము వలన కలుగు ఏ జ్ఞాననిష్ట కలదో అది చివరకు మోక్షరూపమైన ఫలమును ఇచ్చునదేయుండును. ఆ భగవద్భక్తియోగము యొక్క ఇప్పుడు శాస్త్రాభిప్రాయము యొక్క ఉపసంహార ప్రకరణమునందు శాస్త్రాభిప్రాయము యొక్క నిర్ణయమును దృఢపరచుటగాను స్తుతింపబడుచున్నది. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 175.56 సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమయ్యం అనగా సర్వకాల సర్వావస్థలయందును సర్వవిధములైన కర్మలు చేయువాడు అనగా నిషిద్ధ కర్మలను గూడ చేయువాడు మద్వ్యపాశ్రయ భక్తుడు. ఎవడు వాసుదేవుడనైన నన్నే ఆశ్రయించియున్నాడో తన సర్వస్వమును నాకే అర్పించియున్నాడో నా భక్తుడో వాడుగూడ ఈశ్వరుడనైన నా అనుగ్రహము వలన విష్ణువు యొక్క శాశ్వతమైన నిత్యమైన ఎన్నడూ నశించినటువంటి స్థితిని పొందును. ఒకటి అట్టి స్థితి యున్నది గావున 18.57 చేతసా సర్వకర్మాణి మయి సమ్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ అనగా నీవు దృష్టము అనగా ఇంద్రియగోచరమగునది మరియు అదృష్టము అనగా ఇంద్రియగోచరము కానటువంటి ఫలములను ఇచ్చినటువంటి సమస్తమైన కర్మలను వివేకముగల బుద్ధితో అనగా అయ్యత్కరోషి యదస్నాపి చు. గీత 9-27 వరకు అనుశ్లోకమునందు చెప్పబడిన భావముతో ఈశ్వరుడనైన నాయందు సమర్పించి మరియు నన్నే భజించువాడై అనగా వాసుదేవుడనైన నేనే ఎవనికి పరమగతి ఏకమాత్ర దిక్కేయున్నానో నాయందే తన బుద్ధినంతటిని లగ్నము చేసినవాడై అనగా ఆ విధముగు బుద్ధియోగమును అవలంబించి నిరంతరముగా నాయందే చిత్తమును లగ్నము చేసియుండును. భక్తుడైనవాడు బలిమి విశ్వము వీడు దిక్కులేక తుదకు దీనుడగును హరిని జేరుగోరు హాయని చింతిల్లు గుణ్యరామరాయ గురువిధేయ. 18.58 మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి అథ చేత్వమహంకారాన్న శ్రేష్యసి వినంక్ష్యసి అనగా నాయందు చిత్తము గలవాడవై నీవు సర్వవిధ కష్టములను అనగా జన్మమరణ రూపమైన ప్రపంచమునకు సంబంధించిన సర్వకారణములను నాయనుగ్రహముచే అధిగమించదవు అన్నింటినీ దాటిపోయేదవు. కాని నీవు నాచే చెప్పబడినట్టి మాటలను అహంకారముచేత నేను సర్వజ్ఞుడను అని తలంచి వెనుకయున్నచో గ్రహించనిచో నీవు సర్వనాశమైపోయేదవు సర్వవిధములైన నష్టములను పొందెదవు. నీవు నేను స్వతంత్రుడను అని తలంచకూడదు. ఇతరులు చెప్పినది నేను ఎందుకు చేయవలే అని గూడా తలంచరాదు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 176.59 యద్యహంకారమాశ్రిత్వ నయోత్స్య ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి అనగా ఒకవేళ నీవు అహంకారమును ఆశ్రయించి నేను యుద్ధము చేయను అని తలంచుచున్నట్లయితే అలా నిశ్చయించుకొనుచున్నట్లయితే అటువంటి నిశ్చయము నిలువనేరదు. ఏలైనా నీ యొక్క ప్రకృతి అనగా నీయందుగల నీ క్షత్రియ స్వభావము నీ చేత యుద్ధమే చేయించును. అట్లేలైనా 18.60 స్వభావజన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహత్కారిష్యస్య వసో 2 పితత్. అనగా ఓ కౌంతేయ, నీవు నేనే ఇంతకు పూర్వము చెప్పినట్లుగా శూరత్వము వీరత్వము మొదలగు నీ స్వాభావిక గుణ సంబంధమైన కర్మలు ఆచరించుటకు బద్ధుడవయున్నావు, వాటికి కట్టుబడియున్నావు. అందుచేత ఏ కర్మను నీవు మోహము వలన మరియు అవివేకము వలన చేయకోరుట లేదో, కాని నీ స్వభావము కారణముగా నీకు ఇష్టము లేకున్నను వివసుడవై ఆ కర్మమునే అనగా యుద్ధమునే చేయుదువు.